వాతావరణం పుస్తకం 13వ భాగం. అలా విచ్ఛిన్నమైన అణువులకి పరమాణువులకి విద్యుదావేశం ఉంటుంది. వీటినే అయాన్లు అంటారు. విద్యుదావేశం లేని తటస్థ అణువుల కన్నా ఇవి మరింత శక్తివంతమైనవి. మరి సహజంగా భూమి మీద పగటివైపు మాత్రమే సౌర పవనాల తాకిడి ఉంటుంది. రాత్రివైపు చేరకుండా భూమి దేహం అడ్డుపడుతుంది. విచ్ఛిన్నమైన అణువులు అవి కోల్పోయిన విడిభాగాలని తిరిగి పొంది తాకిడిలో పొందిన అదనపు శక్తిని వదులుకుంటాయి. అలా వెలువడ్డ శక్తి కాంతి రూపంలో వికిరణం అవుతుంది. సౌర పవనాలని వంగేట్టు భూమి అయస్కాంత క్షేత్రం చేస్తుంది. అందుకే సౌర పవనాలు ప్రత్యేకించి ధ్రువాల వద్దే భూమిని తాకుతాయి. విచ్ఛిన్నమైన అణువుల నుండి వెలువడే కాంతి సరిగ్గా అక్కడే వెలువడుతుంది. ఆ కాంతికే అరోరా అని పేరు. ధ్రువరాత్రులలో ఇదో విశేషం. కళ్ళకి స్పష్టంగా కనిపించేటంత అరోరాని పుట్టించటానికి తగినంత గాలి భూమి ఉపరితలానికి 100 మైళ్ళ ఎత్తులో కూడా ఉంది. కొన్నిసార్లు 600 మైళ్ళ ఎత్తులో కూడా అరోరా కనిపిస్తుంది. 1950లలో ఇంకా చాలా ఎత్తు వరకు వాతావరణాన్ని కూడా దాటిపోగల రాకెట్లని ఎలా పంపాలో తెలుసుకున్నారు మనుషులు. ఈ పద్ధతిలో 1200 మైళ్ళ ఎత్తులో కూడా రాకెట్ గమనం మీద ప్రభావాన్ని చూపగల పెద్ద మొత్తాల్లో అణువుల పరమాణువుల రాసులు ఉన్నాయని కనుక్కున్నారు. ఆ ఎత్తుల్లో అధిక భాగం హీలియం పరమాణువులు, హైడ్రోజన్ పరమాణువులు, హైడ్రోజన్ అణువులు మాత్రమే ఉన్నాయి. భూమి వాతావరణంలోనే కాదు, ఈ సమస్త విశ్వంలోనూ ఇవే అత్యంత తేలికైన అణువులు. 1901లో ఇటాలియన్ ఎలక్ట్రికల్ ఇంజనీరు గుగ్లేమో మార్కోని అట్లాంటిక్ మహాసముద్రానికి ఒక చివరన ఉన్న ఇంగ్లాండ్ నుండి అవతల చివరన ఉన్న న్యూఫౌండ్లాండ్ వరకు రేడియో తరంగాలని పంపించగలిగాడు. ఈ విషయం అందరికీ ఆశ్చర్యం కలిగించింది. ఎందుకంటే రేడియో తరంగాలు సరళ రేఖలోనే ప్రయాణిస్తాయి. ఇంగ్లాండ్ నుండి న్యూఫౌండ్లాండ్ని చేరుకోవాలంటే రేడియో తరంగాలు భూమి వంపు వెంట వంగాలి. మరి అది ఎలా సాధ్యమైంది? 1902లో ఆర్థర్ ఎడ్విన్ కెన్నెల్లీ అనే బ్రిటిష్ అమెరికన్ ఎలక్ట్రికల్ ఇంజనీరు రేడియో తరంగాలు గాల్లోని అయాన్లని ఢీకొని పరావర్తనం చెందుతాయి అన్న వాదనని ప్రతిపాదించాడు. ఉపరి వాతావరణంలో అయాన్లతో సమృద్ధిగా ఉన్న పొర ఒకటి ఉందని అతడు సూచించాడు. రేడియో తరంగాలు అయాన్ల పొర నుండి పరావర్తనం చెంది భూమికి, మళ్ళీ భూమి నుండి పరావర్తనం చెంది అయాన్ల పొరకి, ఇలా భూమ్యాకాశాల మధ్య కొట్టుమిట్టాడుతూ ఉంటాయి. ఆ విధంగా గజిబిజి గతులలో వంపుగా ఉన్న భూమి చుట్టూ అవి ప్రయాణించగలవు. సుమారు అదే కాలంలో ఇంగ్లీష్ ఎలక్ట్రికల్ ఇంజనీరు ఆలివర్ హిన్సైడ్ కూడా అలాంటి సూచననే చేశాడు. అందుకే ఆ వాయు ప్రాంతానికి కెన్నెల్లీ హిన్సైడ్ ప్రాంతం అని పేరు పెట్టారు. 1924లో ఎడ్వర్డ్ విక్టర్ ఆసిల్టన్ అనే ఇంగ్లీషు శాస్త్రవేత్త గాల్లోకి రేడియో తరంగాల్ని పంపించి అవి నిజంగానే పరావర్తనం చెందుతున్నాయని నిరూపించాడు. ఈ కెన్నెల్లీ హిన్సైడ్ ప్రాంతం సుమారు 70 మైళ్ళ ఎత్తులో ఉంది. ఆ పైన 150 మైళ్ళ ఎత్తు వరకు ఇతర పొరలు ఉన్నాయి. రాబర్ట్ అలెగ్జాండర్ వాట్సన్ వాట్ అనే స్కాటిష్ శాస్త్రవేత్త 60 మైళ్ళ ఎత్తుకి 150 మైళ్ళ ఎత్తుకి మధ్యన అయాన్లతో సమృద్ధిగా ఉన్న ప్రాంతాన్ని ఐనోస్పియర్ అనొచ్చని సూచించాడు.